సూక్ష్మక్రిములు పుస్తకం 9వ భాగం. వైన్ సమస్య మీద పాశ్చర్ చేసిన పరిశోధనల వల్లనే తమంతట తాము పుట్టే సిద్ధాంతం తప్పు అన్న బలమైన నమ్మకం ఏర్పడింది. అది నిజమే అయ్యుంటే ఈస్ట్ కణాలను చంపితే సరిపోదు. 2 రకాల ఈస్ట్ కణాలు మళ్ళీ పుట్టుకొచ్చేవే, మళ్ళీ వైన్ పులిసిపోయేది. ఆ ధీమాతోనే పాశ్చర్ తమంతట తాము పుట్టటం అసంభవం అని నిరూపించే తన ప్రఖ్యాత ప్రయోగం చేయటానికి పూనుకున్నాడు. జీవం లేని పదార్థాలలోంచి జీవకణాలు పుట్టవని అతనికి ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు. వైన్ మీద స్వయంగా చేసిన పరిశోధనల ద్వారా పాశ్చర్ సూక్ష్మక్రిముల వ్యాప్తి వల్ల వచ్చే సమస్యలని అర్థం చేసుకున్నాడు. ఉదాహరణకి, కాస్తంత పులిసిన వైన్ని మంచి వైన్లో పోస్తే మంచి వైన్ కూడా పులిసిపోతుంది. ఆల్కహాల్ని ఆమ్లంగా మార్చే ఈస్ట్ కణాలు మంచి వైన్లో పెరిగి దానిని కూడా పులియబెడతాయి. ఉదాహరణకి, వైన్ని డబ్బాల్లోకి పోస్తున్న ఓ కార్మికుడి చేతులకి కాస్తంత వైన్ అంటింది అనుకుందాం. అలాంటి వైన్లో ఆల్కహాల్ తయారు చేసే ఈస్ట్ కాస్తంత ఉంది అనుకుందాం. కార్మికుడు ఇప్పుడు అదే చేతుల్ని మంచి వైన్లో ముంచితే ఆ చెడు ఈస్ట్ కణాలు మంచి వైన్లోకి చేరుతాయి, మంచి వైన్ పులిసిపోతుంది. కొత్త వైన్ బ్యాచ్ మీద పనిచేసే ముందు కార్మికులు అందరూ తప్పనిసరిగా చేతులు కడుక్కుంటే ఇది జరగకపోవచ్చు. డాక్టర్లు తమ చేతులారా వ్యాధిని మోసుకుపోతున్నారు అని సింక్రలైజ్ అన్నది అక్షరాలా నిజం. ఆ వ్యాధిని మోస్తున్నది సూక్ష్మక్రిములు, కనుక అది కంటికి కనిపించలేదు. అప్పటికే అలాంటి ఆలోచనలు పాశ్చర్ మనసులో మెదులుతున్నాయి. కానీ వ్యాధిని మోసుకుపోయేది సూక్ష్మక్రిములే అని గట్టి సాక్ష్యాధారాలు లేకుండా చెయ్యగలిగింది ఏం లేదు. ఇక 4వ అంశం, క్రిములు వ్యాధులు. వాటంతటవి పుట్టే సిద్ధాంతం తప్పని నిరూపిస్తూ పాశ్చర్ ప్రయోగాలు చేస్తున్న కాలంలోనే ఫ్రాన్స్లో ఓ తీవ్రమైన సమస్య చెలరేగుతోంది. దక్షిణ ఫ్రాన్స్లో మల్బరీ పంట పండించేవారు. ఆ మొక్కల ఆకులు పట్టుపురుగులకి ఆహారంగా ఉండేవి. ఆ పట్టుపురుగుల గూడు నుండి పట్టుదారం తీసేవారు. పట్టు పరిశ్రమ ఫ్రాన్స్కి చాలా ముఖ్యమైన పరిశ్రమ. ఇప్పుడు అది నాశనమైపోతోంది. పట్టుపురుగులకి ఏదో వ్యాధి సోకి చచ్చిపోతున్నాయి. ఏం చేయాలో ఎవరికీ పాలు పోవడం లేదు. పాశ్చర్కి పిలుపు వెళ్ళింది. వైన్ పరిశ్రమను ఇతడే ఆదుకున్నాడు, పట్టు పరిశ్రమను కూడా ఇతడే ఆదుకోగలడు. ఆ నమ్మకంతోనే ప్రత్యేకించి అతడికి కబురు పెట్టారు. పట్టుపురుగుల గురించి నాకు పట్టుమని 10 మాటలు కూడా రావు, నన్ను వదిలేయండి అంటూ మొత్తుకున్నాడు. అయినా అతనినే ప్రాధేయపడ్డారు. 1865లో పాశ్చర్ దక్షిణాదిగా ప్రయాణించాడు. ఈ సందర్భంలో కూడా తన సూక్ష్మదర్శిని ఉపయోగించాడు. కొన్ని మల్బరీ ఆకుల మీద సూక్ష్మక్రిములు కనిపించాయి, మరికొన్నిటి మీద కనిపించలేదు. ఆ సూక్ష్మక్రిములు ఉన్న ఆకులు తిన్న పట్టుపురుగులకి వ్యాధి సోకింది. వాటి శరీరాలలో కూడా అవే సూక్ష్మక్రిములు దొరికాయి. ఈ సూక్ష్మక్రిములు సజీవమైనవి అని, అవి పట్టుపురుగుల శరీరాలలో పెరుగుతున్నాయని పాశ్చర్కి తేట తెల్లమయ్యింది. ఒక పెద్ద జీవంలో ఉంటూ పెరిగే మరో చిన్న జీవాన్ని పరాన్నజీవి అంటే పారసైట్ అంటారు. సూక్ష్మక్రిమి పట్టుపురుగుని పట్టుకుని ఓ పరాన్నజీవి బతుకుతోందన్నమాట. ఇప్పుడేం చేయాలి? వైన్ని వేడి చేసి ఈస్ట్ కణాలను చంపాం. దాని వలన వైన్కి హాని జరగదు. కానీ పట్టుపురుగులను వేడి చేస్తే సూక్ష్మక్రిములు చచ్చిపోతాయో లేదో దేవుడెరుగు. అసలు పట్టుపురుగులకే ముప్పు వస్తుంది. అయినా సరే అవి చచ్చిపోవాల్సిందే, వేరే దారి లేదు. వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే చీడపట్టిన పట్టుపురుగులని, మల్బరీ ఆకులని కూడా నాశనం చేయాలి. ఆరోగ్యంగా ఉన్న పట్టుపురుగులతోనూ ఆకులతోనూ ఉత్పత్తి కొనసాగించాలి.